మిత్రాణి జుహోతి ప్రసూతే చతుర్గృహీత నుహోతి చతుష్పాదః పశవః పశూనే వరుంధే చతస్రో దిశో దిక్ష్వేవ ప్రతిష్టతి ఛందాగుంసి దేవేభ్యోపాగ్రామం నవో భాగాని హవ్యం వక్ష్యామయతుర్గృహీతమధారయన్ పురోను వాగ్యాది రాజ్యాది దేవతాదిక్షతుర్గృహీతం జుహోతి ఛందాగస్యేవ ప్రేణాదిత్య ప్రేతాని దేవేభ్యో హవ్యం వహంతి జంగామయే దాబీరాన్ సాదిత్యేకైకం తస్య జుహుజాదాహుదేభిరేవైనమపగృహ్ణాది పాపీరాన్ ధమలి జంగామయే దవసీరాన్ సాదిత సర్వాణి తస్యానుద్ధ జుహుజాదాహుత్యైవైనమభిక్రమసీరాన్ భవజ్జసో యజ్ఞశ్చైవైషాభిగ్రాహాంతిరే దివాయోర్దేవత ష్టావేతాని సామిత్రాని భవం దష్టాక్షరా గాయత్రీ గాయత్రోస్తేనైవేర్దేవతాష్టౌ సామిత్రాని భవం జాహృతం నవమే ధృతమేవ యజ్ఞముఖే విజాతయతి ఇది కామజయత ఛందాగుం సుజజ్ఞగశసేనాహార్పయమిత్రిసమంతమాన్ కురుయాచ్ఛందాగస్యేవ యజ్ఞగశసేనాహార్పయతి ఇది కామజయత యజమానే జయమితి యజురంతమం కుర్యాజమానమేవ యజ్ఞగశసేనాహార్పయత్రి చాస్తోమకుం సమర్థదేత్యాహ సమృద్ధే చతుర్భిరభ్రిమాదత్తే చత్వారి ఛందాగుం సుఛందోభిరేవ దేవస్య త్వాసవితః ప్రసవజిత్యాహ ప్రసూహోర్జాహర్నిర్దేవేభ్యో నిలాయత సవేణం రావిషత్సజేతామూలిమను సమచరద్యద్వేణో సుషిరగుం సుషిరాభ్యర్భవతి ృష్ణమభవద్వమాజైభవతి రూపసమృద్ధ్యాక్ష్ణోద్భవతేతాముతశ్చార్యస్వరుభ్యేజామమాత్రేభవత్యేతావద్వై పురుషే వీర్యం వీర్య సంహిత పరిమిత భవత్యపరిమితశ్చావరుద్ధ్యై యో వనస్పతీనాం ఫలగ్రహి సురేషాం వీర్యావాన్ ఫలగ్రహిర్వేణుర్వైణవే భవతి వీర్యశ్చావరుద్ధ్యై జ్ఞస్తుష్కేణ క్రియత ఇమామగ్రభ్యం నసనామిదస్వాభిధానేమాదత్తేజుష్కృత్యేస్త సమృద్ధ్యై ప్రదోహోమభిదాతిరూపమేవాస్యేతన్మహిమానం జాచష్టేయం జాథాగుం రాసభంగిమమితి గర్దభమ సత్యేవ గర్దభం ప్రతిష్టాపయతి తస్మాదస్వాహర్దభో సప్తరో యోగే యోగే తమస్తరమి ్యాహ యోగే యోగలే వై నైయుంకే వాజే వాజే హవామహరిద్యాహాన్నం వై రాజోన్నమే వరుంధే సఖాదవింద్రమోదరవిద్యాహేంద్రియమే వరుంధే నిర్దేవే నిలాగతం ప్రజాపతిరంగవింద ప్రాజాపత్యోశ్వేర సంభరత్యను విద్యై భాగవస్త సంవాదే క్రియతే యశ్రేయసా చ పాపీయసా చ సమానం కర్మ కుర్వన్ దివాభిర్యాస్మాగ్రంథభోష్వం పూర్వం నజం దివాభవస్త సస్య విజావృత్యై తస్మాత్ శ్రేయాగం సంపాపీయాన్ పశ్చాదన్వే దిబహుర్వే భవతో భ్రాదుర్యో భవదేవ ఖలు వజ్రియస్వ క్రతోర్వన్నేహ్యవగ్రామన్న సస్తేరిత్యాహ వజ్రేణైవ పాప్మానం భాదుర్యమవగ్రామది రుద్రస్య గాణవత్యాదిత్యాహ రౌద్రావై పశవో రుద్రాదేవ పశూన్యర్యాచ్యాత్మనే కర్మ కురుతే ఉష్ణా సజుజా సహేత్యాహ పూషా వా అధ్వనాగం సన్నేతా సమష్ఠీ పురేషాయతనో వాషయరగ్నిరంగిరసో వాతమగ్రే దేవతానాగం సమభరం పృథివ్యా సహస్థాదగ్నిం పురేష్యమంగిరస్వగచ్చేహసాయతనమేవైనం దేవతాభిః సంభరత్తగ్నిం పురేష్యమంగిరస్వగచ్చే మరిప్యాహజేన సంగచ్చ దేవాయమేవాస్య వృందే ప్రజాపతజే ప్రతిప్రాచ్యాగ్నిః సంహృత్యరిజ్జాహృయం వై ప్రజాపతిస్తస్యా రేతక్షోత్రం యద్వల్ వల్మీకోగ్నిం పురేష్యమంగిరస్మద్ధరిష్యామితి వల్మీకమపామపతిష్ఠతే సాక్షాదేవాజాపతిగ్రోచ్యాగ్నికం సంభరత్యగ్నిం పురేష్యమంగిరస్మద్భరామరిద్రాహరేణ సంగచ్చదేవాజమేవాస్య వృందేన్మన్యసామగ్రమఘ్యదిత్యాహానుఖ్యాత్యా ఆగత్య వాజ్యభర ఆక్రమ్యవాజం పృథివేమిత్యాహేచ్చత్యేవైనం పూర్వయా విందత్యుత్తరయాద్వాభ్యామాక్రమయ విప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం తస్మాదనురూపా పశవః ప్రజాయంతే ద్యౌస్తే పృష్ఠం పృథివీ తథస్థమిత్యాహైభ్యో వాజేతం లోకేభ్యః ప్రజాపతిః సమేరయద్రూపమేవాస్యేదం మహిమానం జాజష్టే వజ్రీవాదేషయదశ్వాదద్భిరన్యతోదద్భ్యోభూయాంగోమభిర్భజాదద్భ్యోజం దృశ్యాత్తమసస్పదం జాదేద్వజ్రేణైవైనగ్రశృణుతే ముక్రామోజక్రమేది దిద్వాభ్యాముక్రమయది ప్రతిష్ఠిప్తా అనురూపాభ్యాం తస్మాదనురూపా పశవః ప్రజాయంతేప ఉపసృజతి య ప్రవాహాప ఉపగచ్చంతి తదోషధయః ప్రతిష్ఠంతోషధీః ప్రతిష్ఠంతి పశవోను ప్రతిష్ఠంతి పశో యజ్ఞో యజ్ఞం యజమానో యజమానం ప్రజాస్తస్మాదప ఉపసృజతి ప్రతిష్ఠిద్ధే యదధ్వర్జునమగ్నావాహుజం జుహుజాలంధో ద్రక్షాగం సగ్నగోహన్ హిరణ్యముపాస్యజుహోత్యగ్నివత్తే జుహోజునాధ్వర్జుర్భవతి నగ్నగం రక్షాగం సిద్ధం దిఖం యజ్ఞం మనసా ఘతనేభ్యాహ మనసా యజ్ఞమభిగచ్చతి ప్రదిక్ష్యం తం భువనాని విశ్వేభ్యాసర్భగ్యేష ప్రత్యంక్షేతి పృథం తిరశ్చామయసా బృహంతమిత్యాహాల్భోహ్యేష జాతో మహాన్ భవతి యజిష్ఠమన్నగం రథసం విధానమిత్యాహాన్నమేవాస్మే స్మరయతి సర్వమస్మై స్మరతే దేవం వేదాత్వాజిఘర్మి వచసా శృతనేద్యాహ తస్మాద్యత్పురుషో మనసా విగచ్చతి తద్వాచాపదత్య రక్షసే రక్షసామపహత్తేవర్యశ్రే స్మృహద్వర్మాహాపశితిమేవాస్మిన్ దాత్యపశితిమాన్ భవతి యదేవం వేదమనసా త్వైతామాప్తుమర్హతిమద్భర్జునమగ్నావాహుజం జుహోతి మనస్పతేభ్యాం జుహోత్యాహుత్యోరాభ్యాం ప్రతిష్ఠిత్యే యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞకం రక్షాగం త్రిజిఘాగం సంధ్యేతరిహి ఖలు వా ఏతద్యజ్ఞముఖైనాహుదిరస్కృతే పరిలిఖతి రక్షసామపహద్రిలిఖతి త్రివిద్వాగ్నిర్జావానేవాగ్నిస్తస్మాద్రక్షాగస్తమహంది గాయత్రిగా పరిలిఖతి తేజో వై గాయత్రీ తేజసైవైనం పరిగృహాది తృష్టుభా పరిలిఖతేంద్రియం వై తృష్టుగింద్రియణైవైనం పరిగృహాచనష్టుభా పరిలిఖచ్చనష్టు సర్వాణి ఛందాగంసి పరిభో పరియా తస్మాధతో వాచాపదామో గాయత్రియా ప్రథమయా పరిలిఖద్దానుష్ఠుభాస దృష్టుభా తేజో వై గాయత్రీ యజ్ఞానుష్ఠుయంద్రియం దృష్టు తేజసా చైవేంద్రియేణ చో భజతో యజ్ఞం పరిగృహ్ణాతి దేవస్యద్వాసవితుః ప్రసవయతి ఖనది ప్రసూత్యాసోధూమమే వైతేన జనయతి జ్యోతిష్మందం ద్వాగ్నేషు ప్రతీకమిత్యాహ జ్యోతిరేవైతేన జనయతి సోగ్నిర్జాతః ప్రజాశ్రుచార్పయత్తం దేవ అర్ధర్చేనాశమజం శివం ప్రజాభ్యోహికం సంతమిద్యాహ ప్రజాభ్యదేవైన గో శమయతి ద్వాభ్యాం ఖనది ప్రతిక్షిద్యా అవాం పృష్ఠమసేది పుష్కరవర్ణమా ఏతృష్ఠయద్ష్కరవర్ణగం రూపేణ దాహరది పుష్కరవర్ణేన సంభరతి జో నిర్వాగ్నే పుష్కరవర్ణగం సజో నిమేవాగ్నిగం సంభరతి కృష్ణాజునేన సంభరతి యజ్ఞో వై కృష్ణాజునై యజ్ఞేనైవ యజ్ఞగం సంభరతి గ్రామ్యాణాం పశూనాం చర్మణా సంభరే గ్రామ్యాన్ పశూన్ చార్పయే కృష్ణాజునేన సంభరత్యా అరణ్యానేవ వశాన్ సచాత్ప పజతి తస్మాద్వశూనాం ప్రజాయమానామారణ్యా పశవః కనే రాగుంసృజాహ్యదాలో మదస్సంభరత్తమేధ్యం కృష్ణాజినంద పుష్కరవర్ణం దసగ్రస్తృణాదేజం వై కృష్ణాజినసో పుష్కరవర్ణవాభ్యామే వైనముదయత పరిగృహ్ణాగతర్వాంగవశ్యత సర్వాత్మా ప్రథమో నిరమంధలగ్న విద్యా హజదేవైన మన్వశ్యత్రేణైన సంభరతి త్వామగ్నే పుష్కరాదృహేభ్యాహ పుష్కరవర్ణేహ్యేనముపశ్రితమవిందత్తముత్పాదధ్యం గృహనిత్యాహదధ్యమివాసర్వణస్తేజస్వాసేత్తేజదేవాస్మిన్ దధాదితముత్పాదాశ్రోషేత్యాహ పూర్వమేవోదితముత్తరేణాభిగణాది చ దశభిః సంభరతి చత్వారి సందాగం గాయత్రేభిర్బ్రాహ్మణస్య గాయత్రో హి బ్రాహ్మణస్తృష్టుభ్యైరాజన్యస్య త్రేష్ఠుభో హి రాజన్యాయం కామదే దవసేజాం సాదిత్రిపదేభిస్తస్య సంభరే తేజస్థైవాస్మాదిం ధృజంత సమీచే దధార్త్యష్టాభిః సంభరత్యష్టాక్షరా గాయత్రే గాయత్రోగ్నిర్జావా దేవాగ్నిస్తగం సంభరతి సేదహోదరిత్యాహ దేవతాదేవాస్మై సగం సాధగతి నిహోదేది మనుష్యాః సగం సేదస్వే దివజాగం సుదనిష్వాహిజేన్యో అగ్రే అంధామిత్యాహ దేవ మనుష్యా దేవాస్మై సగం సన్నాన్ ప్రజనయతి క్రూరమివ వా అస్యాదేతద్గరోతి యత్ఖనత్యప ఉపసదత్యాపో వై శాంతా శాంతాదిరేవాస్మేషుతగం సమగతి సందేవా దుర్మాదరస్వాదథా ద్విద్యాః ప్రాణో వై వాయు ప్రాణేనైవాస్యే ప్రాణగం సందధాతి సందే వాయునిత్యాః తస్మాః వాయుప్రచ్యుతాదివో వృష్టిరేర్తే తస్మై చ దేవివ షడస్తు తుభ్యమిద్యాః షడ్వాయుతవరుతుష్వేవ వృష్టి దాది తస్మాత్ సర్వాదుగుర్జాద్యన్నవషద్గురుజాద్రక్షాగంశజ్ఞగం హన్యుర్వదిత్యాహ పరోక్షమేవ వషగ్గణో దినాశ్ర జాతజామావషట్కాలో భవతి న యజ్ఞగం రక్షాగం సిద్ధంతి సుజాతోజ్యోషాసహేత్యనుష్ఠుభోపనష్యత్యనుష్ఠు సర్వాణి సందాగం సిసందాగం సిజాతనోజ ైనం తను వాతి వేదుకో వాసో భవతి గజేవం వేదారుణో వా అగ్నిరుపణ్ఠస్వర్ధరోర్ధభూషుణ భూతల ఇది సావిత్రేభ్యాముత్తిష్ఠతి సవితృ ప్రసూత దేవాస్యోర్ధ్వాం వరుణమేని ముత్సృజతిద్వాభ్యాం సజాతో గర్భో అసి రోదస్యో నిద్యా హేమే వై రోదసీతజోరేషగర్భోస్మాదేవ ృద్యాహ్యేదంభవతిహౌషధజో వా అస్య మాతరస్తాభ్యుదమైనం స్థిరాభవేద్వంగ ఇది గంధభాసాదయతి సన్నహ్యత్యేమైన వేదజాస్థేర్నేగంధేన సంభరతి తస్మాద్గర్దభ పశూనాం భారభారితమో గర్దభేన సంభరతి తస్మాద్గర్దభోగ్యనాలే ేనార్కగం సంభరం దిగర్దభేన సంభరది నస్మాహాంగర్దభో సంగనిష్టం వశూనాం ప్రజాగతేర్జోనిర్దహరి ప్రజా సువాదేషదేతర్యారూఢస్తేశ్వర ప్రజా శుచా పదః శివోభవ ప్రజాభ్యరిద్యాః ప్రజాభ్యేవైనగం సమగతి మానుషేభ్యస్తమంగిరనిద్యాః మానవుజో హి ప్రజా మాద్యా వా పృథివీ అధిశోషుచో మాంతరిక్షం మా వనస్పతి నిద్యాహ ఇభ్యదేమైనం లోకేభ్య శ్రమయతి ప్రైతు ేగనిక్రతదిత్యాహ వాజేహ్యేషణాన తద్రాస భక్వేత్యాహ రాస భయదిహ్యేతమిషదో వదన్ ఫలన్నగ్నిం పురేష్యమిత్యాహాగ్నిహరది మా పాద్యాయుషః పురేత్యాహాయురేవాస్మిన్ దధాది తస్మాద్గర్దభ సర్వమాయురేది తస్మాద్గర్దభే పురాయుషః ప్రమీతే విద్యతి వృషాగ్నిం వృషణం ఫలన్నిత్యాహ వృషాజ్యేష వృషాగ్ని రమాన్యర్భగం సముద్రయమిత్యాహ వాయుక్షేత గర్భో యదగ్నిరగ్న ఆయాహి వేదజగితి వాలిమో లోకౌ యైరామగ్న ఆయాహి ఏతజగితి గదాహానయో లోకయోర్వేత్యై ప్రక్షితో వాదేశ జగద ప్రతిష్టాగం సరేతర్యం సమానం సధ్యాయ త్రిదగం సత్యమిహేయం వాదతమసౌ సత్యమనజోరేదం ప్రతిష్టావయతి నార్తిమార్చద్భర్యం నయమాణో వరుణో వాజేషజమానమభ్యేతి గదగ్నిరుపనర్థవోషధజ ప్రతిగృహేతాగ్నిమేతమిత్యాహశాన్యైర్యస్యం విశ్వ అవతేరరాజేరిత్యాహ రక్షసామగహద్దే నిషేదం మా అవదంహతి హరదిత్యాహ ప్రతిష్ఠిత్యావోషధజ ప్రతిమోదగ్ధమేనమిత్యాహౌషధజో వాగ్నేర్భాగజం తాభిరేవైనం సమర్థయతి విశ్వావనేస్మిత్ఫలాదిత్యాహరస్మాదోషధజ ఫలం గృహ్ణంత్యయం వో గర్భరిత్యజ ప్రత్నగం సహస్రమాసదిత్యాహయాభ్యరేవైనం ప్రచ్యావయతి తాస్మే వైనం ప్రతిష్ఠావయతి ద్వాభ్యాముపావహరతి ప్రతిష్ఠిత్యై వారుణో వాగ్నిరుపనర్థో విభాజసేది విశ్వగుంసయతి సవితృప్రసూదేవాస్తమిశోషేం వరుణమేణిం విసృజత్యవ ఉపసృజత్యావో వై శాంతాశ్రాంతాభిరేవాస్య సుజగుంసమయతి దిశభిరుపసృజతి త్రివద్వా అగ్నిర్యావానేవాగ్న్యస్తస్య సుజగుంసమయతి మిత్రస్య గుంసృజ్య పృథివీమిత్యాహ మిత్రో వై శివో దేవానాంజనైవై నగుంసగుంసృజతి శాంతేయగ్ర పాత్రణం సృజ్రామ్యాని పాత్రణి శుచార్పజే ధర్మకపాలై సగం సృజత్యేతాని వా అనుపజీవనీయాని తాన్నేవ శుచార్పజతి శర్కరాభిః సగం సృజతి సజ్జాశోషం వాజాగలో మే సగం సృజత్యేషా వా అగ్నే ప్రియాగణోయజాజైవైనం తను వా సగం సృజత్యథో తేజసాదినోమభిస్ సగం సృజతి యజ్ఞోపై కృష్ణాజినైయజ్ఞేనైవ యజ్ఞగం సగం సృజతి రుద్రా సంహృత్య పృథివీమిద్యాహైతో వాగేతం దేవత అగ్రే సమఫలం తాభిరేవై నగుం సంభరతి మఖస్తశిరోసీత్యాహయజ్ఞో వై మఖస్తస్యై దక్షిణో యదుఃఖాదస్మాదేవమాహయజ్ఞస్య పదే చరిద్యాహయజ్ఞస్యే పదే అథో ప్రదక్షిత్రే బ్రాహ్మణ్యభిర్యత్సత్యం వన్యై ృంగరాదిత్రయమే లోకాన్ లోకానామాచ్ఛందోభ్యః కరోతి వీర్యం వై ఛందాగం సువీర్యైనాహం కరోతి గజుషాపిదం కరోతి వ్యావృత్యాయతేం కరోతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంమితాం స్తనాం కరోతి ద్యావాపిశుజోర్దోహాయ చతుస్తనాం కరోతి పశూనాం దోహాయాష్టాస్తనాం కరోతి ఛందసాం దోహాయ నవాశ్రమభితరదకృతమేవ వజ్రగం సంభృత్య భ్రాతృయాయ ప్రహరతి స్మృత్యే కృత్వా దశామహే ముఖామితి నిదధాతి దేవతాస్వైనాం ప్రతిష్టావయతి సప్తభర్ధో వయతి సప్తమేషేషణ్యా ప్రాణాశ్రయజేతన్యజ్ఞస్యదుఃఖాశేషన్నేవ యజ్ఞస్య ప్రాణాం దధాతి తస్మాః సప్తశేషన్ ప్రాణా అశ్వశకేన సోపజతి ప్రాజాపత్యో వా అశ్వస్సజో నిత్వాజాదిస్తేత్యాహేయం వా అదిదినదిత్యైవాదిత్యాం ఖనత్తస్య అక్రూరంగారాజన హి స్వస్వగం హినస్తి దేవానాం పాపభ్నేరిత్య ేవాణాంబాదేతాంబ్నజోగ్రేగుర్వంతాభిరేవైనాహంగాషణాస్తేద్యాహ విద్యా వై ధృషణా విద్యాభిరేవైనామభేంధేగ్నాస్తేత్యాహ ఛందాగం శివైగ్నాశ్చందాభిరేవైనాగశ్రవయదివరోత్రయస్తేద్యాహ హోత్రా వై మనోత్రయోహోత్రాభిరేవైనాహం వచన జస్తేద్యాహ దేవానాం వై పద్నే జన సర్వాదిశోవిభాత్యుత్తిష్ట బృహతే భవోద్వాదిష్టమిద్యాహ ప్రతిష్ఠిత్యాసూయం వాత్రమణాచ్ఛృణమాచ్ఛృణత్తి దేవత్రాకరజక్షీరేణాచ్ఛృణత్తి పరమం వాదజక్షీరం పరమేణైవైనాంబయసాచ్ఛృణత్తి యజుషావ్యావృత్తే ఛందోభిరాచ్ఛృణత్తి ఛందోభిర్వాయేషా క్రియతే ఛందోభిరేవ ఛందాగస్యాచ్ఛృణత్తి ఏకమిగం సంధ్యామాషే పురుషశీర్షమధ్యైర్తమేధ్యామేమాషా అమేధ్యం పురుషశీర్షమేధ్యైరేవాస్యామేధ్యం నిరవదాయమేధ్యం కృత్వా హరత్యేకమిగం శతల్భవంతేకమిగం సో వై పురుష పురుషస్యాధ్యేర్యర్థం వాజేతత్ప్రాణైరమేధ్యం యత్పురుషశీర్షగం సప్తథా విజృణ్ణాం వల్మేకపపాం ప్రతినిదధాతు సప్తమే శీర్షణ్యా ప్రాణైరేవేణమర్థమిదిమేధ్యద్వాయజావంతో మై మృత్యుబంధవస్తేషాయమాధిపత్యం బలిగాయమగాచారిభిః పరిగాయతి యమాదేవేన బృందే శిశుభిః పరిగాయతి త్రయజిమే లోకాభ్యదేవేనల్లోకేభ్యో వృందే తస్మాద్గాయతేన దేదంగాసాహితృందేభ్య పశూనా లభతే కామావాగ్నదః కామానే వా వృందే ష్భిర్దేక్షయతి షడ్వార్దవర్తుభిరేవైనం దీక్షయతి సప్తభిర్దీక్షయతి సప్త సందాగం చందోభిరేవైనం దీక్షయతి విశ్వేదేవస్య నేదురుక్త్యనుష్టుభో తమజాజుభోరివాగ్వా అనుష్టుప్తస్మాత్ ప్రాణానాం లాగుత్త తమైకస్మాదక్షరాధనా ప్రథమం వదం తస్మాజ్వాచోనాం తన్మనుష్యా ఉపజీవం దిపోర్ణజాజుహోదిపోర్ణజి బహి ప్రజాపతి ప్రజాపతిరాజాజుహోజన్యోనాధి ప్రజాపతి ప్రజాసృత ప్రజానాగం సృష్ట్యైకదక్షిషేంజ్యాతమవరుంధేతయంగారేషు భవిష్యదంగారేషు ప్రవృణక్తి భవిష్యదేవారుంధే భవిష్యద్భూతాద్వాభ్యాం ప్రవృణక్తిపాద్యజమాన ప్రతిష్ఠిద్దే బ్రహ్మణ వాదేషా యజుషా సంహృతాయ దుఃఖాసాయద్భిద్యేతాద్మాచ్ఛేద్యజమానోహన్యేతాస్యజ్ఞో మిత్రేతా ముఖాంతపేత్యాహ బ్రహ్మ వై మిత్రో బ్రహ్మన్నే వైనాం ప్రతిష్టాపయతి నార్తిమాచ్ఛతి యజమానో నాస్తజ్ఞోహన్యతే యతి భిద్యేత తైరేవ కపాలైస్సగం సృజేత్సైవతః ప్రాజశ్చిత్తిరిజే పశంశమైస్యాన్మచిత్వాదస్యావదధ్యాద్భూతో వారేషదస్వాన్ దేవతాముపైతి యో భూతి కామస్యాద్దుఃఖాది సంభవేత్ స దేవతస్యాదతోర్యేణ సంభవద్దేష వై స్వజంభోర్నామ భవద్దేవజం కామదే తద్భ్రాతృజమస్మై జనలేజమిత్యన్యతస్తస్యాహృత్యావదధ్యాత్ సాక్షాదేవాస్మై భ్రాతృజం జనయత్యంబరీషాదన్న కామస్యావదధ్యాదంబరీషేవా అన్నం ప్రియతే సయోర్నేవాన్నమవరుంధేంజానవదధాత్యోర్గ్వయముంజారోర్జమేవాస్మా అవిదధాద్యర్జేవేభ్యో నిరాజత శత్రుముఖం రావిశత్రుముఖమవదధాదిగదేవా సతత్రన్యక్దంతదేవావరుంధాజ్యేన సంయోచేతద్వా అగ్నే ప్రజంధామయదాజ్యం ప్రజేనైవైనం ధామ్నా సమర్థజర్దసో తేజసా వైకం గతిమా దధాతి భా ఏవరుంధే శమే మేమా దుధాక్షాంతేసేదత్వం మాతురస్యా ఉపస్థితి త్రిభర్జాతముపతిష్టతే త్రజమే లోకేష్వేవ లోకేష్వామిదం గచ్చత్తసో ప్రాణానేవాత్మన్ ధత్తే నహస్మే పురాగ్నిరపరశురగ్నం దహతి తదస్మై ప్రయోగజేమర్హిరస్మదయజ్ఞే జాని కాని చేతి సమిధమా దధాత్యపరశురగ్నమేవాస్మై స్మదయతి సర్వమస్మై స్వజతే జయమం వేదౌదుంబదేమా దధాత్యోర్గ్వా కుదుంబరవోర్జమేవాస్మా అపి దధాతి ప్రజాపతిరగ్నిమసృజ తదగం సృష్టగం రక్షాగం శ్రీభాగం సయతద్రాక్షోర్ఘమవశ్యంతే నవై సరక్షాయస్య పాహతజ్రాక్షోర్ఘమవత్యగ్నేరేపదేన జాతాద్రక్షాయస్య పహంజాశ్వత్సీమా దధాత్యశ్వత్సో వై వనస్పతీనాగం సవర్గ్నసాహో విజిద్ధి వైకం గతేమా దధాతి భా ఏవరుంధే శమేమ ధీమా దధాతి శాంతే సగంషితం మే బ్రహ్మోదేశాం బాహూ అలిరమిత్యుత్తమే ఔదుంబరీ వాచయతి బ్రహ్మణే వక్షత్రగం సగ్విష్టదే క్షత్రేణ బ్రహ్మ తస్మాద్బ్రాహ్మణో రాజన్యపానత్యన్యం బ్రాహ్మణం తస్మాద్రాజన్యో బ్రాహ్మణపానత్యన్యగం రాజన్యం మృత్యుర్వా ఏషయదగ్నిరమృతగం హిరణ్యగం రుక్మమంతరం ప్రతిముంచతే మృతమేవ మృత్యోరంతర్ధత్తజేకవిగంశతి నిర్బాధో భవత్యేకవిగంశతిర్వై దేవలోకా ద్వాదశమాసాః పంచత్తమస్మయమే లోకాసావాదిత్యజేకవిగుంశజేతావంతో వై దేవలోకాస్మేచ్ఛదేవభ్యాదుర్జమంజలేని నిర్బాధైర్వై దేవా అసురాన్ నిర్బాధే కుర్వదనం నిర్బాధానాం నిర్బాధత్వం నిర్బాధే భవతి భ్యాదుర్జానేవ నిర్బాధే కురుదే సావిత్ర్యాజమంజలే ప్రసూర్తేన తోషాసేద్ధుత్తరజాహోరాత్రా ముద్యచ్చదే దేవా అగ్నిం ధారజం ద్రవిణోదా ఇత్యాహ ప్రాణా వై దేవా ద్రవిణోదా అహోరాత్రాభ్యామే వై ముద్యత్య ప్రాణేర్దాధారాసేన ప్రతిముంచే తస్మాదాసేనా ప్రజాయం తే కృష్ణాజనముత్తరం తేజో వే హిరణ్యం బ్రహ్మకృష్ణాజనం తేజసా చైవేనం బ్రహ్మణా చ భయత పరిగృహ్ణాదిషవద్యామగుంశిక్యం సంవత్సరేణేవ మౌంజం భవత్యోర్వే ముంజాయం సమర్థయతి సువర్ణసి కరుద్మానిజ్యమేవాసేదం మహిమానం జాతష్టే దివం గచ్చ శుభః పదేభ్యః సువర్గమేవైనం లోకం గమయతి సమిద్ధోంజం కృతరం మదేతృతమగ్నే మధుమత్మానః రాజీవహన్ రాజీవం జాతవేదో దేవానాహమక్షిప్రియమాసతస్థం ఘృదనాంజం పథో దేవజానాన్ వదానం వాజ్యప్యేతు దేవాన్ అనుద్వాసప్తే ప్రతిశస్తచంద్రామి స్వధామస్మై యజమానాయ దేహి ఏభ్యశ్చాశివంజశ్చ వాజన్నాశుశ్చాసి మేధ్యశ్చ సప్తే అగ్నిష్పా దేవే వసుభిః సజోషా ప్రీతం మన్యం వహదు జాతవేదాః స్తీర్ణం బలిః సృష్టలే మాదుషాణోరుపసు ప్రథమానం పృథివ్యాం దేవేభిర్యుక్తమదిదిః సజోషాః శోణం కృణ్మానా సువితే దధాతు ఏతాపుభగా విశ్వరూపా విపక్షోభిస్వజమానా ఉదాతే నిశ్వాసే కవశ శుంభమానా ద్వారో దేవే సుకారిణా భవంతు అంతరా మిత్రావరుణాశరం దే ముఖయజ్ఞానాభి సంవిధానే ఉషాసా వాగం సుహిరణ్యే సుశిల్పే రతస్కజోనాభిహసాదయామి ప్రథమా వాగం సరచనా సువర్ణా దేవౌ పశ్యం తౌ భువనాని విశ్వా అభిప్రాయం చోదనా వామ్యమానా హోతారా జ్యోతిః ప్రదిశాదిశంతా ఆదిత్యైర్న భారతే వష్ప్రయజ్ఞకం సరస్వతే సహ రుద్రైర్న ఆవీత్ ఇడోపహోదా వసుభిః సజోషా యజ్ఞన్నో దేవీరముదేషు దత్త త్వష్టామీరం దేవకామండజాన పష్టు దర్వాజాయత ఆశురస్వః పష్టేదం విశ్వం భువనం జజాన వహోః కర్తారమిహ యక్షియోనః అశ్వహృదేనాత్మన్యా సమగ్ర ఉపదేవాగం ఋతుషః బాధయతు వనస్పదర్దేవలోకం ప్రజానన్నగ్నినా హవ్యాస్పదితాని వక్షత్ ప్రజాపదేస్తవసా వృధానః సజ్జో జాతో దధిషే యజ్ఞమగ్నే స్వాహాకృతేన హవిషా పురోగా జాహి సాధ్యా హవిహతంతు దేవాః ఓం విష్ణుముఖా వై దేవాశ్చంద్రోభిరిమాన్ లోకాననపజైజభగ్గజనయద్విష్ణుక్రమాన్ క్రమదే విష్ణురేవ భూత్వా విజమానశ్చంద్రోభిరిమాన్ లోకాననపజైజమభిజయది విష్ణోక్రమాస్తభిమాదిహేభ్యాహ గాయత్రీ వై ద్రైష్టుభమంతరిక్షం జాగతే జ్యోరానుష్ఠుభేర్దిశ్చందోభిరేవేమ లోకాన్ గథా పూర్వమభిజగతి ప్రజాపతిరగ్నిమసృజతసో స్మాత్ సృష్ట పరాంగైతమేతయాన్ వేదక్రందరితయా వై సోమే ప్రియం ధామావారం భజదేతామన్వాహాగ్నేరేవైతయా ప్రియం ధామావరుం భజేశ్వరో వాజేష పరాంగతఖోజో విష్ణుక్రమాన్ క్రమదే చిరావర్తతే చత్వారి ఛందాగం సుఛందాగం సుఖరువాగ్నేదను ప్రియామేవాశ్రతనుగమభిపర్యావర్తతే దక్షిణాపర్యావర్తతే స్వమేవ వీర్యమనుపర్యావర్తతే స్వాదక్షిణార్థమాత్మనో వీర్యావర్తరోసో ఆదిత్యస్యైవామృతమనుపర్యావర్తతే శుభస్యేపమాధీకర్తిం వరుణో గృహ్ణాత్ సేదాం వారుణేమ పశ్యత్తయా వే స ఆత్మానం వరుణవాచాదముంచద్వరుణో వాజేతం గృహ్ణాది జముఖాం ప్రతిముంచదముదుత్తమం వరుణవాసమస్మదిత్యాహాత్మానమేవేతయా వరుణవాసాన్ముంచ సత్యాత్వాహారిహమిత్యాహ్యేన గుంహరతి ధ్రువస్తిష్టా విచాచలిద్యాహ ప్రతిష్ఠిద్దే విశస్వా సర్వాంఛన్ విద్యాహ విషయవైనం సమర్థయత్తస్మిన్ రాష్ట్రమధిశ్రయేత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధ్రువమగర్యం కామలేత రాష్ట్రగ్రస్యాదిదికం మనసాధ్యాయేంద్రాష్ట్రమేవ భవత్యగ్రే బృహన్ వృషసా మూర్ధ్వో అస్థాదిత్యాహగ్రమేవైనం సమానానాహం కరోతి నిర్జగ్నివాన్ తమసదిత్యాహ తమదేవాస్మాదపహం దిజ్యోదిషాగాదిత్యాహ జ్యోతిరేవాస్మిన్ దధాది చ రసభిః సాదయతి చప్తారి ఛందాగుంసేవాదిచ్ఛందసోత్తమయావష్మవాదేశా ఛందసాంగతిచ్ఛందావష్మై వైనగుం సమానానాహంగయోని సద్వతి భవతి సత్తమే వైనంగమయతి వాత్సప్రేణోపతిష్ఠత ఏదేన వై వత్సప్రేర్భాలం ధనో ప్రియం ధామావరుంధాగ్నేరేవైతేన ప్రియం ధామావరుంధజేకాదశం భవత్యేకథైవ యజమానే వీర్యం దధాతి స్తోమేన వై దేవ అస్మిన్ లోకాధ్రువచ్ఛందోభిరమస్మిన్ స్తోమస్తేవ ఖలు వారేతద్రూపం యద్వా సప్రం యద్వా సప్రేణోపతిష్ఠత ఇమమేవ తేన లోకమభిజయతి యద్విష్ణు క్రమాన్ క్రమతేమమేవ తైర్లోకమభిజయతి ప్రక్రామత్యుత్తరే దుర్వతిష్టతే తస్మాద్యోగేన్యాసాం మనః క్షేమేన్యాసాం తస్మాద్యాయావరః క్షేమ్యస్యేతస్మాద్యాయావరః క్షేమ్యమధ్యమస్య విముష్టీకరోతి వాచం యచ్ఛతి యజ్ఞస్య ధృత్యై అన్నపదేన్నస్య నో దేహేభ్యాహాగ్నిర్వా అన్నపది సదేవాస్మా అన్నం ప్రయచ్చజ్జనమేవ శుష్కిణ ఇత్యాహ్మస్చేది వా వై తదాహ ప్రదాతారం దారిషవోర్జన్మో దేహిద్యుపదే చతుష్పద ఇత్యాహ శిషమే వేదామాశాస్తవుదుత్వా విశ్వే దేవా ఇత్యాహ ప్రాణా వై విశ్వే దేవా ప్రాణైరే వై నముద్యక్షతే పరందు చిత్తిరిత్యాహ స్మాయేవైనం చిత్తాయోక్షనగం సమర్థయతి చదసభిరాసాదయతి చత్వారి ఛందాగుం ఛందోభిరేవాదిఛందసోత్తమయావష్మవాదేషా ఛందసాంగతదిఛందావష్మై వైనగం సమానానాహంకరోతి సద్వతి భవతి సత్తమే వైనంగమయతి ప్రేదగ్నే జ్యోతిష్మాన్ జాహేత్యాహ జ్యోతిరేవాస్మిన్ దధాతి ధనుభావాదేష హి నస్తి జగం హి నస్తి మాహిగుం స్తనువా ప్రజాదిత్యాహ ప్రజాభ్యజే వైనగం శమయతి రక్షాగం శివాదేతద్యజ్ఞం సచంతే యదన ఉత్సర్జత్యక్రం దదిత్యం వాహ రక్షసామపహ్యానసావహం ప్రపచితిమేవాస్మిన్ దధాతి తస్మాదనస్మే చ రచే చాదిచేనామపచితమాపసితి మాం భవతి గదేవం వేద సమిధాన్యం దువస్తతేతి కృతానుషిక్తామపసితే సమిధమా దధాతి యథాతి చ ఆగతాయ విష్మదాదిచ్చృగతే తాదృగేవ తద్గాయ ప్రియాబ్రాహ్మణస్ గాయత్రో హేయాష్టుభారాజన్యశ్రద్రేష్టుభోహిరాజన్యోభస్మ ప్రవేశయత్యప్సుజో నిర్వా అగ్నిస్వామే వై నైయోనింగమయతి దిశభిః ప్రవేశయతి క్రుద్వా అగ్నిర్యావానేవాన్యస్తం ప్రతిష్టాంగమయతి పరావాదశోగ్యంబపదిజోభస్మవేశయతి జ్యోతిష్మతేభ్యామవదధాది జ్యోతిరేవాస్మిన్ దధాది ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై పరావాదేశ ప్రజాం వశోనవపతిజోభస్మ ప్రవేశయతి పునరుజాహరైయేని పునరుదయత ప్రజామేవ వశోనాత్మం ధత్తే పునస్త్వాదిత్యా రుద్రావసవస్తమిన్ ధతామిత్యాహైతావాదేతం దేవత అగ్రే సమైం ధతతాభిరేవైనం సమిన్ధే బోధాసబోధేత్యుపతిష్ట బోధయత్యేవైనం తస్మాత్ సుప్త్వా ప్రజా ప్రబుద్ధ్యం దేగసాస్థానముపతిష్ఠతే తస్మాత్ స్థానం వశవః పునరేత్యోపతిష్ఠంతే. యావదేవై పృథివీ తస్యై యమ ఆధిపత్యం పరేయాయజో వైరమం దేవయజనమస్యాగ్నిశృణుతే యమాజే నగుంసశృణుతే వేతేత్యధ్యవసాయయతి యమమేవ దేవయజనమస్యై నిర్యాత్స్యాత్మనేమిశృణుత విశ్వగ్రేణ వా అస్య అనామతమిచ్ఛంతో నావిందంతే దేవాయేతద్యజురవశ్యన్న వేతేతి ధ్యవసాయమృదేవాగ్నిశనుత బుద్ధం గజదేవాస్యామేధ్యం తదవహం జపోవోక్షదిశాంతేసి గతానివ్యేతద్వాగ్నేర్వే స్వానరస్య రూపగం రూపేణైవ మే స్వానరమవరుంధోషాన్నివపదిష్టిర్వాజోషాజోషాః పుష్ట్యామేవ ప్రజననేర్ణ్యంచనుతేజోసం జ్ఞానదేవసం జ్ఞానగ్యేదత్పశూనాయోషాద్యా పృథివీ సహాస్తాం దేవిజతి అబ్రూతామస్తే మనో సహజ్ఞిరమిదేరముష్యాజ్ఞిరమాసేత్తదస్యామదధాత్తమూషా అభవనిజదస్యాజ్ఞిరమాసేత్తదముష్యామదధాత్తదశ్చంద్రమసి విష్ణుమూషాన్నిపన్నతోధ్యాయ పృథివీయోరేవ జగ్నిజేగ్నిశను తేజగంసో అగ్నిరి విశ్వామిత్రస్య సూక్తం భవత్తేన వై విశ్వామిత్రోగ్నే ప్రియం ధామా వరుంధాగ్నేరేవైతేన ప్రియం ధామా వరుంధే ఛందోభిర్వై దేవాస్వర్గం లోకమాజం చతస్రవ్రాచేనువదధాది చత్వారి ఛందాగం ఛందోభిరేవ తద్యజమానస్వర్గం లోకమే నితేషాగం స్వర్గం లోకం యదాందిశ సమౌలీజం తదేతవే పురస్తాత్ సమీచే ఉపాదధ తద్వే పశ్చాత్ సమీచేతాభిర్వైదేర్షోదృగం హృదయద్వే పురస్తాత్ సమీచే ఉపదధాది ద్వే పశ్చాత్ సమీచే దిశాం విధృత్యాసో పశవో వై నాగంసి పశూనేవాస్మే సమీచోదధాత్యష్టాపదధాత్యష్టాక్షరాగాయత్రీగాయత్రోగ్నిర్యావాణేవాగ్నిస్తంచనుతేష్టాపదధాత్యష్టాక్షరాగాయత్రీగాయత్రీ సువర్గం లోకమంజసా వేద సువర్గస్ లోకస్య ప్రజ్ఞాత్యే త్రయోదశ లోకం ప్రణా ఉపదధాత్యేక వింశతి సంపద్యంతే ప్రతిష్టాపాలేక వింశ ప్రతిష్టాగారిక పద్యేక వింశస్యవ ప్రతిష్టాంగారిక పద్యమనం ప్రత్యగ్ఞం జ్ఞానస్తిష్ఠతి దేవం వేద పంచశతీకం చిన్ వేద ప్రథమం చిన్ బాణః పాంగో యజ్ఞ పాంగా పశవో యజ్ఞమేవ పశో నవరంధే త్రిశతీకం చిన్ వేద ద్వితీయం చిన్ బాణస్త్రయ ఇమే లోకాయేష్వేవ లోకేషు ప్రజతిష్ఠత్యేక చితీకం చిన్ వేద తృతీయం చిన్ బాణ ఏకథా వేసు వర్గో లోక ఏక వృతైవ సవర్గం లోకమేది పురీషేణాభ్యోహరితస్మాన్ పుంసేనాశ్చి ఛగ్నన్న దుశ్చర్మా భవతి జదేవం వేద పంచ చితరో భవంతి పంచభిః పురేషైరభ్యోహదిదశ సంపద్యం తేజసాక్షరా విరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాధ్యే ప్రతిష్ఠతి ేజశ్చ పురాగ్నిర్యశ్చోఖాయాగుంసమితమితి చతసృభిః సన్నిపపతి ఛందాగుంసి ఛందాగుంసి ఖలు వా అగ్నే ప్రియాదనోః ప్రియజైవైనౌ తనువాసగుంశాస్తి సమితమిత్యాహ తస్మాద్ బ్రహ్మణా క్షత్రగం సమేధి యత్సంయుజ్య విహరతి తస్మాద్ బ్రహ్మణా క్షత్రం మే చతుర్భిర్వాదేతం దీక్షగం సర్వభిరేక విముచ్యో మా దేవ పుత్రం విముంచది వైశ్వానర్యాశిక్యమాదత్తే సదయత్తే వైనం నేరుదే కృష్ణాస్తి స్వస్తుషపద్మా భవంతి నిరుత్తైవాదే తద్భాగతే దైన్యద్దుషా నిరుత్తే రూపం కృష్ణగోరూపేణైవ నిరుడతిం నిరవరయ ఇమాం దుషయ్యం జేషా వై నిరుత్తే స్వాయామేవ దిశి నిరుడతిం నిరవదయతే స్వగత నిరుణపుపదధాది ై నిరత్యా ఆయతనగ్స్వదేవాయతనే నిరతిం నిరవదయతే శిక్యమభ్యుపదధాదినైలతో వై పాశ సాక్షాదే వైనం నిరణది పాశాంజలిస్ర ఉపదధాదిత్రేధా విహితో వై పురుషాయావాణేవ పురుషస్తస్మాన్నిరతిమవగజతే పరాచేరుపదధాది పరాచేమేవాస్మాన్ నిరతిం ప్రణుభతే ప్రదేక్షమాయం నిరత్యా నిర్హిత్యై మార్జలి ఉపతిష్టం తేకజమానే వీర్యం దధతి నివేశన సంగమనో వసూనా ప్రజా వై పశవో వసు ప్రజైవైనం పశుభిః సమర్థయంతి. పురుషమాత్రేణ విమిమీతే యజ్ఞేన వై పురుష సంవితో యజ్ఞపరుషైవైనం విమిమీతే జాభాన్ పురుషబోద్ధవాహుస్తావాన్భవత్యేతావద్వై పురుషే వీర్యం వీర్యేణైవైనం విమిమీతే. పక్షీ భవతి నహ్య పక్ష పతితుమర్హత్యరత్నినా పక్షౌ ద్రాఘీజాగుంసౌ తస్మాత్ పక్ష ప్రవజాగం శివజాగం శివజామమాత్రౌ పక్షౌ చ ఉచ్చన్ భవచ్చేతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితో వేణునా విమిమీతాగ్నేజో వై వేణుః సజో నిత్వా జయజుషాజున క్రియజుషా గృషతి విజామృంధేషన్ గవేన గృషతి షడ్వారత వరతిభిరేవైనం గృషతి జడ్వాదశ గవేన సంవత్సరేణైవేయం వా అగ్నేరతి దాహాదపిభేత్ సైతద్విగుణమపశ్యత్ కృష్టం చాకృష్టం చ తతో వాజిమాన్నాద్యతహద్యత్ కృష్టం చాకృష్టం అనదిదాహాయద్విగుణం త్వాగ్నిమర్హదేత్యాహృయత్కృష్టం చాకృష్టం చ భవత్యగ్నేరుద్యత్యా ఏతావంతో వై పశవోద్విపాదశ్చాదశ్చుద్రాజామిద్యాద్యద్దక్షిణాద్రభ్యో నిధువేద్య ప్రదేశో రక్షాగుం సృహంగరుదే చ ఉత్సృజత్యేషా వై దేవ మనుష్యాణాగుం శాంతాలిక్తా మే వై ప్రాణమేవైనానోత్సృజతి దక్షిణాపర్జావర్తం తే స్వమేవ వీర్యమనుపర్జావర్తం తే తస్మాన్ దక్షిణార్థ ఆత్మనో వీర్యావర్తరోథ ఆదిత్యశైవామృతమనుపర్జావర్తం తే తస్మాత్ పరాంచ పశవో విదిష్టం తే ప్రత్యం చ ఆవర్తం తే తిస్రస్తిస్రస్సీతృషతి త్రిమృతమేవ ముఖే విజాతయతిర్వమదిబ్రహ్మణాన్నమవరుంధేర్కేర్కశ్చిజతే చతుర్దశభిర్వపది సప్తగ్రామ్యావోషధయ సప్తారణ్యా ఉపదేశామవరుద్ధ అన్నస్యాన్నస్యమపచ్చన్నస్యాన్నస్యావరుద్ధి కృష్ణే వపది కృష్ణే హ్యోషధయ ప్రతిష్టం జను సీతం వపది ప్రజాచే ద్వాదశ సుసీతాసు భవతి ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరేణైవాస్మా అన్నం పచతి స్నేజాదవరుద్ధేన వృజద్ధేతయేవనస్పతీనాం ఫలగ్రహజస్తానిభ్యే విప్రోక్షేతనవరుద్ధస్యావరుద్ధేభ్యోష్టాన్ సమస్తది దిశామేవ వీర్యమవరుద్ధ దిశాం వీర్యేగ్ఞం చ నుదేయన్ విశ్యాద్యత్ర సస్యాత్తస్యై దిశోరోష్టమాహరే దిశమోర్జమహమిత ఆదతమిదేశమేవ ర్జం తస్యే దిశో వరుంధే క్షోథుకో భవతి యస్తస్యాం దిశి భవత్యుత్తర వేదిముపగవత్యుత్తర వేద్యాగ్నిశ్చేయతే సో పశవో వా ఉత్తర వేది పశూనే వా వరుంధే సో యజ్ఞపరుషోనంతరిత్యై అగ్నేతమశ్రవో భజ ఇది సిఖతా నిపపత్యే తద్వా అగ్నేర్వైష్వానరస్య సూక్తగుం సూక్తైష్వానరమవరుంధే షడ్భిర్నిపపది షడ్వారతమ సంవత్సర సంవత్సరోర్వైష్వానర సాక్షాదేవైష్వానరమవరుంధే సముద్రం వై నామై తచ్ఛంద సముద్రమను ప్రజా ప్రజాయం దేవతే తేన సిఖతా నిపపది ప్రజానాం ప్రజననాదేంద్ర ద్రాజభద్రం ప్రహరత్సత్రేధావ్యభవచ్చేజంగోపస్తృతేజయ్యేం దశరా అశేయం తర్కరా అభవం తచ్చర్కరాణాగుం శర్కరత్వం వజ్రో వై శర్కరా పశురగ్నిశర్కరాభిరగ్నిం పరిమినోది వజ్రేణైవాస్మై పశూన్ పరిగృహాస్మాద్ వజ్రేణ పశవః పరిగృహీతాస్తస్మాచ్ఛేదానశ్చేదసో నోపహరదే సప్తాభిః పశుకామస్య పరిమినుయాత్ సప్త వైశీర్షణ్యాః ప్రాణాః ప్రాణాః పశవః ప్రాణైరేవాస్మై పశూనవరుంధే తృణవాభిర్భ్రాతృజవతస్త్రిభృతమేవ వజ్రజం సంభృత్య భ్రాతృజాయ ప్రహరతి స్త్రత్య అపరిమితాభిః పరిమినుయాదపరిమితస్యావరుద్ధేయం కామదేవాశుస్యాదిత్యపరిమితస్య శర్కరా శ్రీగతావ్యోహేదపరిగృహేత ఏవాస్త విశోచే నగుం పరాసంచ పశురేవ భవతి జంకామజేత పశుమాంసాది పరిమిత శర్కరాశ్రిగతావ్యోహే పరిగృహేత ఏవాస్మే సమీచే నగుం వేదసింజతి పశుమానేవ భవతి సౌమ్యావ్యోహతి సోమో వైరేతోధారేతదేవ తద్ధాది గాయత్రియాయత్రో హి బ్రాహ్మణస్తృష్టుభారాజన్యశ్రయేష్ఠుభో హిరాజన్యశ్రయ్యుంబాహస్వత్యం మేధోనోపానమత్సోర్ణ్యం రావిషత్సోర్ణే కృష్ణోరూపం కృత్వోదాయ దశోశ్వం రావిషత్సోశ్వస్యావాంతరశ్వభాజ్యదశ్వమాక్రమయతి జరేవ మేధోశ్వం రావిషత్తమేవాజుంధే ప్రజాపతినాగ్నిశ్చేదవ్యయుద్రాహు ప్రజాపత్యోశ్వగదశ్వమాక్రమయతి ప్రజాపతినైవాగ్యంచునుతే పుష్కరవర్ణముపదధాతి యోనిర్వా అగ్నే పుష్కరవర్ణగం సజోనిమేవాగ్నిర్చనుతే వాం పృష్ఠమసేత్యుపదధాత్య వాం వారేతత్పృష్ఠం యత్పుష్కరవర్ణగం రూపేణైవైనదుపదధాతి బ్రహ్మయజ్ఞానమిది రుక్మముపదధాది బ్రహ్మముఖా వై ప్రజాపతి ప్రజా అసృజత బ్రహ్మముఖా ప్రజాయజమానసృజతే బ్రహ్మయజ్ఞానమిత్యాహ తస్మాన్ బ్రాహ్మణో ముఖ్యో ముఖ్యో భవతి యజేవం వేద బ్రహ్మవాదినో వదంతి న పృథివ్యాన్నాంతరిక్షేణ దివ్యగ్నిశ్చేతవ్యయతి యత్పృథివ్యాన్ సింవేద పృథివేగం శుచాత్మయేనౌషధజో న వనస్పతజః ప్రజాయే నిజదంతరిక్షే చింబేదాంతరిక్షగం సుచార్పజే నవజాగుంసి ప్రజాయే నిజద్ది చింబేతగం సుచార్పజే నర్జన్యో వర్షే ద్రుగ్మముపదధాత్యమృతం వే హిరణ్యమృత ఏవాగ్నించనుతే ప్రజాత్యే హిరణ్మయం వృషముపదధాతి యజమానలోకస్య విధృప్తైష్టకాయ ఆకృణ్ణమనోపదధ్యాత్ పశూనాం జగజమానస్య చ ప్రాణమపి దధ్యాత్ దక్షిణత ప్రాంచముపదధాన పశూనాజమానస్ ప్రాణమపి దాఖౌష్టకాయ ఆతృణ్ణమనోపదధాది ప్రాణానాముత్సృష్ట్యేప్సస్య స్కందేత్యభిశిహోత్రాస్వేమైనం ప్రతిష్టాపజతి శ్రుచాముపదధాజ్యాంగాశ్వరిజమీ పూర్ణామౌదుంబలి విజం వైయాశ్వరి సౌదుంబరీ మే ఏపధత్తే తూష్ణేముపదధాతి హరిహరి దక్షిణాంకాశ్మర్యమలే ముక్తరామౌదుంబరీం తస్మాదస్యాసావుత్తరాజ్యస్తూర్ణాంగాశ్మర్యమలేం వజ్రో వా ఆజ్యం వజ్రః కాశ్మర్యోజ్రేణైవ దక్షిణతో రక్షాగస్య వహం దిదధ్నః పూర్ణామౌదుంబరీం వృషభో వైరంధ్యోర్వదంబర పశుక్షేమోర్జం దాది పూర్ణే ఉపదధాది పూర్ణే వైనమముష్మిల్లోక ఉపతిష్టే విరాజ్యగ్నిశ్చేతవ్యయుద్ధాహుశ్రువై విరాజ్యుచాపదధాది విరాజ్యేవాజ్ఞం చినుతే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞకం రక్షాకం సుజిఖాగం సంతి యజ్ఞముఖం రుక్మాయద్రుక్మం వ్యాఖారయతి యజ్ఞముఖాదేవ రక్షాభిస్తపహంది పంచభిర్వ్యాఖారయ తస్మాదక్ష్ణజా పశవోంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యై స్వయమాతృణ్ణాముపదధాదేయం వై స్వయమాతృణ్ణే మామేవోపధత్తే స్వముపద్రావయతి ప్రాణమేవాస్యాన్వధాత్తసో ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతినైవాగ్నిం చినుదే ప్రథమేష్టకోపధీయమానా పశూనాం చ యజమానస్య చ ప్రాణమపి దధాతి స్వయమాతృణ్ణా భవతి ప్రాణానాముత్సృష్ట్యా అసోసవర్గస్య లోకస్యానుక్షాత్యా అన్నాభగ్నిశ్చే ేషవాగ్నిర్వైశ్వాధరోజద్బ్రాహ్మణస్తస్మై సమామిష్టకాయుష్కృతాం గయచ్చేత్తాం బ్రాహ్మణశ్చోపదధ్యాతామగ్నా వేపదగ్నిశ్వరో వా ఏష ఆర్తిమార్తో విద్వానిష్టకాము వదధాదిత్రేణ వరాహం దద్యాత్రయో వై ప్రాణా ప్రాణానాయస్త్రత్యై ద్వావేవనేయౌద్భౌహి ప్రాణావేక ఏవ దేదతే గోహి ప్రాణ పశుర్వా ఏషయదగ్న్న ఖలు వై పశవాయవశేరమం దేదూర్మేష్టకాముపదధాది పశూనాం మృత్యేద్వాభ్యాం ప్రతిక్షిత్యే కాండాః కాండాత్ ప్రహంతేత్యాహ కాండేన కాండేన ఏషా ప్రతిక్షిత్యేవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చేత్యా సహస్ర ప్రజాపతిః ప్రజాపతేరాప్తే దేవలక్ష్మం వైఖ్యాలిఖితాముత్తర లక్ష్మాణం దేవాపపాదశతాధర లక్ష్మాణమసురాజం కామజే తపసీజాన్ సాదిత్యుత్తర లక్ష్మాణం తస్వాధ్యాసీజానేవ భవతి జం కామజే తపాబీజాన్ సాదిత్యధర లక్ష్మాణం తస్వాధ్యాసురజో నిమే వై నమనుపరాభావతి పాబీజాన్ భవతిలిఖిలా భవతి మే వై లోకాస్యాలిఖితేభ్యదేవలోకేభ్యోభ్రాతృజమంతరేత్యంగిరసస్వర్గం నానింగతః పురోడాశకూర్మో భూత్వానుప్రాసల్పద్యత్కూర్మముపదధారేషాక్షేత్లవిదంగసానయత్యేవమేవైనం కూర్మస్వర్గం లోకమంగసానయతి మే ధోమాదేషపశోనాయద్కూర్మో యద్గోర్మముపదధాది స్వమేవ మేధం పశ్యందశవ ఉపతిష్టం శ్మశానం వాయేతత్క్రియతేజం మృతానాం పశూనాం శీర్షాణ్యుపధీజం తేజజ్జీవంతం కూర్మముపదధాది శ్మశాన చిద్వాస్తంజో వాధుపాదాయతాయతిశ్రేణాబ్ధనగ్నిస్వదయత్యేనైనంగ్రామ్యం వాయేతదన్నయ్యద్ధారణ్యం మధుగద్ధామధుమిశ్రేణాభ్యనక్తిపయశ్చావరుద్ధేమహేభ్యో ప్రచమేతనిత్యాహాభ్యామేవైనము భగతః పరిగృహ్ణాది ప్రాంతముపదధాది సువర్గస్య లోకస్య సమష్ట్యే పురస్తాత్ ప్రత్యంచముపదధాది తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచ పశవో మే సముపతిష్టందే లోవా అపనాభిమగ్నించునుతే యజమానస్తనాభిమను ప్రవిశజ సజే నమేశ్వరోహిగుంసిలోకముపదధాద్దేశా వా అగ్నేర్నాభిస్తనాభిమేవాగ్నించునుతే హిగుంసాదుంబరం భవత్యోర్గ్వా ఉదుంబర ఊర్జమే వరుంధే మధ్యద ఉపదధాది మధ్యద దేవాస్మాహూర్జం దధాది తస్మాన్ మధ్యత ఊర్జాభుందద యద్భవతి ప్రజావలి నాయజ్ఞముఖేన సంవితమవహం జన్నమేవా కర్వైష్ణవుజర్చోపదధాది విష్ణురు వై యజ్ఞో వైష్ణవనస్పతయో యజ్ఞదేవ యజ్ఞం ప్రతిష్టాపయతి ఏషాం వాయేతల్లోకానాం జ్యోతిః సంభృతయ దుఃఖాయ దుఃఖాముపదధాభ్యేభ్యయేవ లోకేభ్యో జ్యోతిరవరుంధే మధ్యత ఉపదధాది మధ్యత దేవాస్మై జ్యోతిర్దధాది తస్మాన్ మధ్యతో జ్యోతిరుపాస్మహేసిగతాభిపూరయత్తేతద్వాగ్నేర్వయేష్వానరస్వరూపకం రూపేణైవ వైష్వానరమరుంధేదం కామజేతక్షోభకస్యాదిత్యో ోపదధ్యాక్షోకదేవమజేతానుపదస్తన్నమజ్జాదిపూర్ణాందోపదధ్యాదనుపదస్తేవాన్నమర్తి సహస్రం వై ప్రతి పురుష పశూనాయ్యసతి సహస్రమన్యే పశవో మధ్యే పురుషశేషముపదధాది సవేరుయద్వాజోఖాయామపి దధాది ప్రతిష్టామే వైనద్గమయతి యద్ధం వాయేతత్ప్రాణైరమేధ్యై యత్పురుషశేషమృతం ఖలు వై ప్రాణామృత హిరణ్యం ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రత్యశ్రతి ప్రతిష్టామే వైనద్యమజిత్వా ప్రాణే సమర్థయతి దధామధిమిశ్రేణ పూరయతి మథ వ్యోసానే సుదాదింకేన మేధ్యద్వాజ్రాణ్యం వారేతదన్నయ్యద్ధ్యారణ్యం మథు యద్ధామధిమిశ్రేణ పూరయత్రిభజశ్రావరుద్ధే పశుశేషాణ్యుపదధాది పశవో వై పశుశేషాణి పశూనేవ ప్రాచేన మృషభస్యాపశవో వా అన్యే గో అశ్వేభ్య పశవో గో అశ్వానేవాస్మే సమే చ దధాత్యేతావంతో వై పశవో ద్విపాదశ్చ తానువా ఏతదగ్నవో ప్రదధాతి యత్పశు శీర్షాణ్యపదధామారణ్యమను దేశమేజాహగ్రాణ్యేభ్యదేమ పశుభ్య ఆరణ్యాన్ పశోంఛమనోత్సమాత్ సమావత్పశూనాం ప్రజాయమానానామారణ్యా పశవః కనీజాగుంసశ్రుచాహ్యతా సత్పశీర్షముపదధాతి దైవ సర్వే త్వషస్తామేవాగరుంధేయత్సమీచీనం పశశీర్షైరుపదధ్యాన్ గ్రామ్యాన్ వశోందగం సుఖాస్యద్వశోచేనమారణ్యాన యజురేవదేతపదాన్విషుకుం రుంధే దాసర్పేణ గ్రామ్యాన్ వశో నహినస్దినారణ్యానథో ఖలోపథేదమేవ యదుపదధాతి తేన తాన్విషిమవరుంధే దాసర్పేణ్యజుర్వదతి తేన శాంతం పశుర్వా ఏషయదగ్నిర్యో నిఖలు వా ఏషా పశోర్విక్రియతే యద్వాచీనమేక్షగాజక్రియతే రేతోపస్యాపస్యా ఉపదధాది యో నావేవేతోదధాది పంచోపదధాది పాంగాః పశవః పశూనేవాస్మై ప్రజనయతి పంచ దక్షిణతో వజ్రో వా అపస్యా వజ్రేణైవ యజ్ఞస్య దక్షిణతో రక్షామ్యశ్చ వహంతి పంచపశ్చాత్ ప్రాచేరుపదధాది పశ్చాద్ ప్రాచీనగం రేతోధీయతే పశ్చాదేవాస్మై ప్రాచీనగం రేతో దధాది పంచ పురస్తాత్ ప్రతిచేరుపదధాది పంచ పశ్చాత్ ప్రాచేస్తస్మాత్ ప్రాచీనగం రేతోధీయతే ప్రతిచే ప్రజాగం పంచోత్తరతశ్చందస్యాః పశవో వై ఛందస్యాః పశూనే స్వమాయతనమభిపర్యోహత ఇదం వాగ్ రజిదాహాద విభేత్ సైదా అపశ్యా అపశ్యత్తాముపాధత్తతో వా ఇమాన్నాత్యదహ్యదపశ్యా ఉపదధాత్యస్యా అనదిదాహాయో వాచ హేయమదనిత్సబ్రహ్మాన్నైన్యస్యేదా ఉపధీజాంతేజవుచైనాయేవం వేదతిది ప్రాణభృత ఉపదధాతిరేతస్యేవ ప్రాణాన్ దధాతి తస్మాద్వదన్ ప్రాణన్ పశ్యన్ శృణ్వన్ పశుర్జాయతేజం పురో భువయతి పురస్తాదుపదధా ప్రాణమేవేదాభిర్దాధారాయం దక్షిణా విశ్వకర్మేది దక్షిణతో మనదేవేదాభిర్దాధారాయం పశ్చాద్ విశ్వవ్యచారిణి పశ్చాత్ చక్షురేవేదాభిర్దాధారేణముత్తరాత్ సుపరిత్యుత్తరత శ్రోత్రమేవేదాభిర్దాధారేణముపరి మదిరిత్యుపరిష్టాద్ వాచమేవేదాభిర్దాధారదశోపదధాది సమేర్యత్వాయాక్ష్ణయోపదధాది తస్మాదక్ష్ణజాశవో ప్రహరంది ప్రతిష్ఠిచ్చైజా ప్రాచేస్తాభిర్వశిష్ఠాద్భరోద్యాదక్షిణాదాభిర్భరద్వాజోజా ప్రదేశేస్తాభిర్విశ్వామిత్రో యాగుజేస్తాభిర్జమలగ్నిర్జావోస్తాభిర్విశ్వకర్మాజదేవమేతాసామిర్థ్యం వేదర్థ్యాత్యేవ జాసామేవం బంధుతాం వేద బంధుమాం భవతి జాసామేవం నృత్యం వేద కల్పనేస్మి యాసామేవ మాయతనం వేదాయతనవాన్ భవతి ఆసామేవం ప్రతిష్టాం వేద ప్రత్యవతిష్టతి ప్రాణపుత ఉపధాయ సంయతముపదధాది ప్రాణానేవాస్మిన్ ధిద్వా సంయద్భిః సంయచ్చతి తత్సంయతాగం సంయద్వమసో ప్రాణజేవాపానం దధాతి తస్మాత్ ప్రాణాపానో సంచరతో విశోచేదుపదధాది విశ్వం చ ప్రాణాపానో యద్వా అగ్నేరసంయతమసు వర్గ్యమస్య తత్సువర్గ్యో నిర్యత్సంయత ఉపదధాది సమేవేణ్యచ్చవర్గ్యమేవాగస్యమిర్వజకృతమయానామిద్యాహవజోభిదేవాయానవరుంధేర్వజాగం చ సర్వతో వాయుమీర్భవం చ తస్మాదిరగం సర్వతః భవతే గాయత్రే దృష్టం జగద్దృష్టక్ పంచాసః బృహద్దృష్మిహా గగత్సోచేభిర్ శిమ్యంతుత్వా ద్విపదాయ చతుష్పదా త్రిపదాయ చ షట్పదా సఛందాయ చ విచ్ఛందా శోచేభిశ్యుమ్యంతు త్వా మహానాం దేవతజో విశ్వా ఆశా ప్రసూవరీ మేఘ్యా విద్యుతో వాచశ్రోచేభిశ్యుమ్యంతు త్వా రజతా హరిణే శ్రీ సాయుజో యుజ్యంతే కర్మభిః అశ్వసచవాజినస్పతి శోచేభిశ్యుమ్యంతు త్వా నారీస్తే పద్మజోలోమవిచిన్మంతుమనీషయా దేవానాం పద్మేర్దిశశ్రోచేభిశ్యుమ్యంతు త్వా కుబీరంగజవమందో జపంచిద్యథాదాంత్యను పూర్వం విజూయ ేషాణుతభోజనాని జయపరిహిషో నమో వృత్తిర్న జగ్ము కస్వాచ్ఛతి కస్వాస్తి కస్తే గాత్రాణి శమ్యతి కపుదేశ విత కవి ఋతమస్తర దుధామనుశ్రమితారో విశాసదు సంవత్సరస్రథాయసా శిమే శమ్యంతు ధైర్యాధ్వర్యవస్వాచ్ఛంతుమి చ శాసతు గాత్రాణి పర్వశస్తే శిమాః కృణ్వంతు శిమ్యంతః అర్ధమాసాః పరోగంషితే మాసాః శ్రంతు శిమ్యంతః అహోరాత్రాణి మరుతో మిలిష్టకం సోదయంతు తే పృథివీతేంతరిక్షేణ వాయుశ్చిద్రం భిషజ్యతు ద్యావుస్తే నక్షత్రైః సహ రూపం కృణోతు సాధుజా శంతే పరేభ్యో గాత్రేభ్య శ్రమస్తవరేభ్య శ్రమస్థభ్యో మజ్జభ్య శ్రముదే తనువే భువద్. ఓ